242 కావ్యలోల సం భా కావ్యలోల వాల్మీకి వేదవ్యా కావ్యేషులోల వాచ్యా లక్ష్యార్థ భేదేన తత్ర సం అథవా కవిభ్యః కృతేషు స్తుతివి శేషేషు త్యర్థః ఓం కాన్యలోలాయే నమః. ఆం వి వాల్మీకి వేదవ్యాసాది మహాకవుల బడిన కావ్యములయందు వేదార్థోపబ్రహ్మణమున యణ మహాభారతాదులు రచింపబడిన వగుటచే గలది వాచ్యార్థము లక్ష్యార్థము అనుభేదముతో ములయందు దేవి సంబద్ధయేయున్నదని భావము అథవా మహాకవులచే రచింపబడిన ఎందు ప్రేమగలది. కావున పరదేవత కావ్యలో గుణసంకీర్తనము చేయబడుచున్నది